74 లతాతనః సం భా లతాతనః లతా ఇన లతాః కల్పాది నల్లయః సకల పురుషార్థ పదత్వేన జగతి ప్రసిద్ధ్యః తతాయిప్ సుకుమారత్వాద్యాశ్రయా తనుః మూర్తి యస్యాః సా తథా ఓం లతాతనవే నమః. ఆర్ వి తీగల వంటి తీగలైన కల్పలతాదులు లోకమున సకల పురుషార్థప్రదములుగా ప్రసిద్ధములు. కల్పలతో దులవలె సౌకుమార్యాదులకు ఆశ్రయమైన శరీరము లేక 163 శంకర గ్రంథరత్నావళి యాకృతి గలదగుటం జేసియ తల్లి లతాతనహాను నామముతో స్తవనీయగుచున్నది. స్లో లలామరాజదలిక లంబిముక్త ఫలాంచిత లంబోదర ప్రసూర్ లభ్యా లజ్జాఢ్యా లయవర్జీ తాపాన్ 9